ఇప్పుడు నేను చదవబోతున్నది ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి పి పైడన్న గారిచే తెలుగులోనికి అనువదింపబడిన సూర్యకాంతి అనే పుస్తకం. మొదటి భాగం. సూర్యుడే గనక లేకపోతే లోకమంతా చీకటిగా చలిగా మిగిలిపోతుందని, జీవరాశులు అంతరించిపోతాయని మానవజాతి ఎప్పుడో గుర్తించింది. సూర్యుడిలో అసలు ఏముంది? కోటాను కోట్ల సంవత్సరాలు అలా ప్రజ్వలిస్తూ ఎలా ఉంటున్నాడు? అసిమోవ్ మనల్ని గెలీలియో, కోపర్నికస్, కాస్విని, న్యూటన్, హెల్మ్హోల్ట్జ్ మరియు ఇతర శాస్త్రజ్ఞులు కనిపెట్టిన విషయాల ద్వారా నడిపించి కేంద్రక శక్తిని కనుక్కోవడం తర్వాత ఇది హైడ్రోజన్ సంయోగానికి కనుక్కోవడానికి ఎలా దోహదపడిందో వివరించాడు. కేంద్రక చర్య కన్నా హైడ్రోజన్ సంయోగం ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ హైడ్రోజన్ సంయోగం వలన కొన్ని బిలియన్ సంవత్సరాల వరకు శక్తి విడుదల అవుతూనే ఉంటుంది. ఇక మొదటి అంశం, సూర్యుడు. సూర్యుడు గొప్పదనాన్ని మానవజాతి ఎప్పుడో గుర్తించింది. చలిగా చీకటిగా సాగే రాత్రి అంతంలో తూర్పులో పైకెగసే సూర్యుడికి స్వాగతం చెప్పడానికి లోకం సిద్ధంగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఆకాశంలో కిందికి దిగి ఉంటే అదే శీతాకాలం అన్నమాట. చలిగుప్పెటలో ప్రపంచమంతా గడగడా వణుకుతూ ఉంటే నానాటికి మధ్యాహ్న సూర్యుడు నింగి నిచ్చెనను ఎగబ్రాకటం ఓ చక్కని శుభసూచకం. వసంతాగమనానికి అది సంకేతం. సూర్యకాంతి లేకపోతే సృష్టి అంతా చీకటిగా చల్లగా మిగిలిపోతుందని, జీవన వృద్ధి జరగదని, జీవరాశులు అంతరించిపోతాయని చరిత్రలో చాలా కాలం క్రిందట మానవజాతి ఖచ్చితంగా అర్థం చేసుకుంది. ఒక్కొక్కసారి సూర్యగ్రహణం వలన పగటిపూట కూడా లోకమంతా చీకటి వ్యాపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడు సూర్యుడికి అడ్డంగా ఉంటాడు కాబట్టి. ఇలా జరిగినప్పుడు సూర్యుడు కనిపించకుండా మాయం అయిపోయాడని ప్రాచీన కాలంలో ప్రజలు అనుకునేవారు. అంతేకాకుండా చంద్రుడు అడ్డుతొలగి సూర్యుడు తిరిగి ఎప్పుడు ప్రకాశిస్తాడా అని తెగ బెంబేలు పడిపోయేవారు. అలాంటి గ్రహణాలు అరుదుగానే వస్తాయి. ఒకవేళ వచ్చినా అది చాలా తక్కువ సమయమే ఉంటాయి. ఒక గ్రహణం వచ్చిన సమయంలో తప్పించి సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తూ కాంతిని, వేడిని ఈ ప్రపంచానికి అందజేస్తున్నాడు. మేఘాలు సూర్యుడికి కొంత సమయం అడ్డుపడినప్పటికీ సూర్యుడి కాంతి, వేడిమి మేఘాల ద్వారా ప్రసరించగలవు. కాబట్టి మేఘాలు ఉన్నప్పుడు రాత్రిపూట ఉన్నంత చీకటి కానీ చలి కానీ ఉండవు. సూర్యుడు మనకి ఎంత ముఖ్యమైన వాడు అంటే, చరిత్రలో తొలిదశల్లో సూర్యుడిని దేవుళ్లా భావించేవారు. సుమారు క్రీస్తుపూర్వము 1370లో ఇక్నాహటన్ అనే ఈజిప్టు రాజు ఒక్క భానుడే దేవుడని, తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ సూర్యుడిని పూజించాలని చాటించాడు. జీవలోకం నాశనం కావాలంటే సూర్యుడు పూర్తిగా కనుమరుగు కానక్కర్లేదు. సూర్యకాంతి కాస్తంత క్షీణిస్తే చాలు, భూమి మీద శాశ్వత శీతాకాలం చోటు చేసుకుంటుంది, ప్రాణలోకం స్థాణువైపోతుంది. అలా కాక సూర్యుడి నుంచి రవ్వంత ఎక్కువ కాంతే కనుక వెలువడితే భూమి అతిగా వేడెక్కుతుంది. ఆ వేడికి జీవరాశులు మాడి మసైపోతాయి. అలా కాకుండా సూర్యుడే కనుక కొన్నిసార్లు మసకేస్తూ మరికొన్నిసార్లు మసి చేస్తూ ఉంటే వాతావరణం అంతా అల్లకల్లోలమై జీవలోకం లయమైపోతుంది.